పచ్చి మట్టి తలే పుట్టుకొచ్చే ఈ వేళ గట్టి పొచ్చ కచ్చే కట్టి తుంగులాడే ఈ నేల గట్టు దాటి పల్లె తేటి పాటే కట్టే పొంకల్లా పట్టలేని పోలికలో నా పడుతూ నవ్వే తుమ్మెదలా అమ్మా లచ్చకు మాడి గుమ్మాడిరా ఓ గోగుల గుంగడిరా ఈ కిందెర కొప్పున సొంద చాచి నవ్వే రామ్మా లచ్చకు మాడి గుమ్మాడిరా ఏడు మల్లెల అందమురా ఈ గొప్పుల గొప్పకు మన్ను మిన్ను కన్నెరా అనగా అనగా రాగమ దేవగా తినగా తినగా చేదైన తీపిగా కనగా కనగా కారడలే కలగా వినగా వినగా వివర విదేగా ప్రతి సీతాకోక చిలకమ్మ ఊగుంగళి పురుగంట నిన్ను నువ్వే మార్చకమ్మన్నదంట ఘనసీపాలవి లచ్చ గుమ్మాడి గుమ్మాడిరా ఓ గోగుల గుంగడిరా ఈ కిందెర కొప్పున సొంద జాజి నవ్వేరామ్మా లచ్చ గుమ్మాడి గుమ్మాడిరా ఏడు మల్లెల అందమురా ఈ గొప్పుల గొప్పకు మన్ను మిన్ను కన్నెరా కొప్పున సొన్న జాజి నవ్వే రామ్మా లచ్చ గుమ్మడి గుమ్మడిరా ఏడు మల్లెల అందమురా ఈ గొప్పుల గొప్పకు మన్ను మిన్ను కన్నెరా